పదీ కదంబకాననవస సం ధా కదుబకాననవస కదంబనమక కల్ప వృక్షేప్తం యత్కేననం వనం తత్ర గృహం యస్యాః సా తథా. ఓం కదంబకాననవసయే నమః. అం వి కదంబనమము కడిమి చెట్టు యను పేరు తో బరగు కల్పవృక్షములతో నిండిన వనమందు నివాస. శంకర భాష్యం. గృహము గలదిగాన మహాత్రిపురసుందరిని కదంబకాననావాస యను నామముతో భక్తజనులు స్తుతింతురు. కల్పసృక్ష వనాంతరవాసిని యగుట చేత పరమేశ్వరి ఉపాసకుల మనోర్థముల నీడేర్చగల సామర్థ్యము కలదని భావము.